పిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా, కిల్ల కిల్ల నగవుల బలపులు చిలికిన ఓ మైనా మైనా, మిల్ల మిల్ల మెరిసిన తార నిన్నుల విడిన సితార, మిల్ల మిల్ల మెరిసిన తార నిన్నుల విడిన సితార, మధువుల పెదవుల మమతలు విరిసిన ఓ మైనా ఓ మైనా, కలలను పెంచకు కలతను దాచకు ఏమైనా ఓ మైనా, జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా, కిలకిల నగవుల బలపులు చిలికిన ఓ మైనా మైనా. హడగనులే చిరునామా ఓ మైనా ఓ మైనా, చిరునవ్వే పుట్టిల్లు నీకైనా నాకైనా, తారలకే సిగపూవ తారాడే సిరిమూవ, తారలకే సిగపూవ తారాడే సిరిమూవ, అరివిల్లు రంగుల్లో వర్ణాలే చిలికిన చిలకవు ఉలకవు పలకవు ఓ మైనా ఏమైనా, జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా. జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా, చిలకరి వయసుల మినుగురు సొగసుల మైనా మైనా, మిల్ల మిల్ల మెరిసిన తార నిన్నుల విడిన సితార, గుడికి చేరని దీపం తడమటి సంధ్యాగా, మధువుల పెదవుల మమతలు విరిసిన ఓ మైనా ఓ మైనా, జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా, తలకరి వయసుల మినుగురు సొగసులది మైనా.